అత తైత్రియకాడ తృతీయ ప్రశ్న ప్రారంభ. తుభ్యంతా అంగిరస్తమాశ్యామతంగ్రామమగ్నే ఆశానాం త్వా విశ్వా ఆశాః అనునోద్యానుమతిరన్విదనుమతే త్వం కామో భూతస్య కామస్తదగ్రే బ్రహ్మయజ్ఞానం పితా విరాజాం యజ్ఞో రాజో యజ్ఞః ఆపో భద్రా ఆదిత్పశ్యామి తుభ్యం భరంతి యో దేహ్యః పూర్వం దేవా అపరేణ ప్రాణాపానౌ అవ్యవాహగ్రశిష్టం దేవేభ్యో వై స్వర్గోలోక స్థిరోభవత్. ఏ ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వైనో లోక స్థిరోభూత్ తమం యచ్చేతి అంజ్ఞక్రతుభిరన్వైచ్ఛత్. అంజ్ఞక్రతుభిర్నాన్వవిందత్ తమిష్టిభిరన్వైచ్ఛత్. తమిష్టిభిరన్వవిందత్ తదిష్టీనామిష్టిత్వం ఏష్టయో హవైనామ తాష్టయ్యాచక్షతే పరోక్షేణ పరోక్షత్రియాదేవా తమాశాబ్రవీద్. ప్రజాపత ఆశయా వైశ్రాంసి అహమవా ఆశాస్మి మాన్విదస్వ అథతే సత్యాశా భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి. సేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపత్. ఆశాయై చరం అనుమత్యై చరం తతో వేతస్య సత్యాశా భవత్. అనుస్వర్గం లోకమవిందత్ సత్యాహవా అస్యాశా భవతి. అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యోచైన దేవం వేద సోత్రజుహోతి. అగ్నయే కామాయ స్వాహాశాయై స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి తం కామోబ్రవీత్. ప్రజాపతే కామేన వైశ్రాంసి అహము వై కామోస్మి మాన్యజస్వ అథతే సత్య కామో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి. సలేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపద్. కామాయ చరుం అనుమత్యే చరుం తదో వేదస్య సత్య కామోభవత్. అనుస్వర్గం లోకమవిందత్ సత్యాహవా అస్య కామోభవతి అనుస్వర్గం లోకం విందతి. యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి. అగ్నయే కామాయ స్వాహ కామాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహ అగ్నయే సృష్టకృతే స్వాహేరి తమ బ్రహ్మాబ్రవీర్. ప్రజాపతే బ్రహ్మణ వైశ్రాంసి అహము వై బ్రహ్మాస్మి మాన్యజస్వ అథతే బ్రహ్మణ్వాన్ యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి. సయేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాదం నిరవపతే బ్రహ్మణే చరం అనుమత్యే చరం తతో వేతస్య బ్రహ్మణ్వాన్ యజ్ఞోభవత్. అనుస్వర్గం లోకమవిందత్ బ్రహ్మణ్వాన్ హవా అస్య యజ్ఞోభవతి అనుస్వర్గం లోకం విందతి. ఏదేన హర్షా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి. అగ్నయే కామాయ స్వాహ బ్రహ్మణే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేరి తల్యజ్ఞాబ్రవీర్. ప్రజాపతే యజ్ఞేన వైశ్రాంసి అహము వైయజ్ఞోస్మి మాన్విజస్వ అథపే సత్యో యజ్ఞో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి. సయేతమగ్నయే కామాయ పురోడాశమష్టాకపాదం నిరవపద్. యజ్ఞాయ చరం అనుమత్యే చరం తతో వేతస్య సత్యో యజ్ఞోభవత్. అనుస్వర్గం లోకమవిందత్ సత్యో హవా అస్య యజ్ఞోభవతి అనుస్వర్గం లోకం విందతి. యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి. అగ్నయే కామాయ స్వాహ యజ్ఞాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నే సృష్టకృతే స్వాహేతి తామో బ్రువన్ ప్రజాపతేస్వై సర్వే కామాశ్రితా భయముగా ఆపస్మ అస్మాన్యజస్వ అసత్మై సర్వే కామాశ్రయిష్యంతే అనస్వర్గం లోకం వేత్స్యసీతి సగేతమగ్నే కామాయ పరోడాశమష్టాకపాలం నిరవద్ అధ్యాశ్వరం అనుమత్తే చరం తరో వేదస్మేన్ సర్వే కామా అశ్రయంత అనుస్వర్గం లోకమవిందత్ సర్వే హవా అస్మిన్ కామాశ్రయంతే అనుస్వర్గం లోకం విందతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద హోత్రజుహోతి అగ్నయే కామాయ స్వాహాధ్య స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నే సృష్టకృతే స్వాహేతి తమగ్నిర్బలిమానబ్రవీర్ ప్రజాపతేర్నజే వై బలిమతే సర్వాణి భూతాని బలిగుం హరంతి అహమువా అగ్నిర్బలిమానస్మి మాన్యజస్వ అథతే సర్వాణి భూతాని బలిగుం హరిష్యంతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సగేతమగ్నయే కామాయ పరోడాశమష్టాకపాలం నిరవపతే అగ్నయే బలిమతే చరుం అనుమత్యే చరుం తదో వేతస్మై సర్వాణి భూతాని బలిమహరన్ అనుస్వర్గం లోకమవిందత్ సర్వాణి హవా అస్మై భూతాని బలిగుం హరంతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద స్తోత్రజుహోతి అగ్నజే కామాయ స్వాహాగ్నజే బలిమతే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నజే సృష్టకృతే స్వాహేతి తమనువిత్తిరబ్రవీర్ ప్రజాపతే స్వర్గం వై లోకమను వివిత్సతి అహమువా అనువిత్తిరస్మి మాన్యజస్వ అథతే సత్యానువిత్తిర్భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సయేతమగ్నజే కామాయ పురోడాశమష్టాకపాలం నిరవపత్ అనువిత్యై చరుం అనుమత్యై చరుం తథో వీతస్య సత్యానువిత్తిరభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యాహవా అస్యానువిత్తిర్భవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి అగ్నయే కామాయ స్వాహానువిత్యై స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే సృష్టకృతే స్వాహేతి తావా ఏకా సప్త స్వర్గస్య లోకస్య ద్వార దివశ్యేన యోనువిత్తయో నామ ఆశా ప్రథమాగుం రక్షతి కామో ద్వితీయా బ్రహ్మ ద్వితీయా యజ్ఞశ్చతుర్థీ ఆపః పంచమీ అగ్నిర్బలిమాన్ షష్ఠీ అనువిత్తి సప్తమీ అనుహవై స్వర్గం లోకం విందతి కామచారోస్య స్వర్గే లోకే భవతి యేతాభిరిష్టిభిర్యజతే యౌచైనా ఏవం వేద తాస్వన్ వృష్టి రష్ఠో హి వరాన్ దద్యాగుంసం చ స్త్రియై చాభారగం సమృద్ధ్యై తపసా దేవా దేవతామగ్రాయన్ తపసర్షజస్వరం వరిందన్ తపసా సపత్నాన్ ప్రణుజామారాసే ఏనేదం విశ్వం పరిభూతం యదస్తి అసమజం దేవగం హవిషా విధేమ వయం భ్రహ్మ పరమంతపోజత్ స ఏవ పుత్రస్య పితా సమాత తపోహయక్షం ప్రథమగం సంబభూవ శ్రద్ధయా దేవో దేవత్వమశ్నుతే శ్రద్ధా ప్రతిష్టా లోకస్య దేవీ తానో జుషాణోపయజ్ఞమాగాత్ కామవత్సావృతం జుహానా శ్రద్ధా దేవీ ప్రథమజారుతస్య విశ్వస్య భర్త్రీ జగత ప్రతిష్టా కాగి శ్రద్ధాగం హవిషా యజామహే సానో లోకమమృతం దధాతు ఈశానాదేవీ భువనస్యాధిపత్ని ఆగాత్ సత్యగం హవేదం జుషాణం యస్మాద్దేవాజ్ఞిరే భువనం చ విశ్వే తస్మై విధేమ హవిషాధితేన యథాదేవైః సధమాదం వదేమ యస్య ప్రతిష్టోర్వంతరిక్షం యస్మాద్దేవాజ్ఞిరే భువనం చ సర్వే తత్సత్యమర్చదుపయజ్ఞం నాగాత్ బ్రహ్మాహుతిరుపమోదమానం మనసో వశే సర్వమిదం బభూవ నాన్యస్య మనోవశమన్విజాయ భీష్మో హి దేవః సహసస్సహీయాన్ సనోజుషాణ ఉపయజ్ఞమాగాత్ ఆకూతీనాధిపతిం చేతసాం సంకల్పజ్యోతిం దేవం విపశ్యం మనోరాజానమిహ వర్ధయంత ఉపహరేస్య సుమతో శ్యామ శరణం పవిత్రం విదతం పురాణం యేన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అతి పాప్మానమరాజింతరేమ లోకస్య ద్వారమర్చిమత్ పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వత్ అమృతస్య ధారా బహుధా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు అగ్నిర్మూర్ధా భువః అనునోద్యానుమతిరన్విదనుమతే త్వం అవ్యవాహ్యశిష్టం దేవేభ్యో వై స్వర్గోలోకస్థిరోభవత్ తే ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతే స్వర్గో వై నో లోకస్థిరోభూత్ తమన్విచ్ఛేతి సంయజ్ఞక్రతుభిరన్వయేచ్ఛత్ సంయజ్ఞక్రతుభిర్నాన్వవిందత్ తమిష్టిభిరన్వయేచ్ఛత్ తమిష్టిభిరన్వవిందత్ తదిష్టీనామిష్టిత్వం ఏష్టయో హవే నామ తా ఇష్టయ ఇత్యాచక్షతే పరోక్షేణ పరోక్షప్రియా ఇమహి దేవాః సంతపోబ్రవీద్ ప్రజాపతే తపసా వేశ్రామ్యసి అహమవై తపోస్మి మాన్నుగజస్వ అథతే సత్యం తపో భవిష్యతి మనస్వర్గం లోకం వేక్ష్యసీతి సహేతమాగ్రేజమష్టాకపాలం నిరవపత్ తపసే చరం అనముఖ్యే చరం తదో వేదస్య సత్యం తపోభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యం భవ అస్య తపోభవతి అనుస్వర్గం లోకం విందతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుహోతి అగ్నయే స్వాహ తపసే స్వాహ అనుమత్యే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే శిష్టకృతే స్వాహేతి తగ్గ శ్రద్ధాబ్రవీద్ ప్రజాపతే శ్రద్ధయా మే శ్రామ్యసి అహమవై శ్రద్ధాస్మి మాన్వగజస్వ అథతే సత్యా శ్రద్ధా భవిష్యతి అనుస్వర్గం లోకం వేక్ష్యసీతి సహేతమాగ్నేజమష్టాకపాలం నిరపపత్ శ్రద్ధాయే చరం అనుమత్యే చరం తతో వేదస్య సత్యా శ్రద్ధాభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యాహవా అస్య శ్రద్ధాభవతి అనుస్వర్గం లోకం విందతి ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద శ్రోత్రజుభవతి అగ్నయే స్వాహ శ్రద్ధాయే స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే శ్రిష్టకృతే స్వాహేతి తగం సత్యమబ్రవీద్ ప్రజాపతే సత్యేన వై శ్రామ్యసి అహమవై సత్యమస్మి మాన్నగజస్వ అథతే సత్యగం సత్యం భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సహేతమాగ్నేజమష్టాకపాలం నిరవపత్ సత్యాయ చరం అనుమత్యై చరం తదో వేదస్య సత్యగం సత్యమభవత్ అనుస్వర్గం లోకమవిందత్ సత్యగం హవా అస్య సత్యం భవతి అనుస్వర్గం లోకం విందతి యేతేన హవిషా యజతే యౌచైన దేవం వేద సోత్రజుభూతి అగ్నయే స్వాహ సత్యాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే శిష్టకృతే స్వాహేతి తమ్ మనోబ్రవీత్ ప్రజాపతే మనసా వైశ్రామ్యసి అహమవై మనోస్మి మాన్మగజస్వ అథతే సత్యం మనో భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యసీతి సహేతమాగ్నేజమష్టాకపాలం నిరవపత్ మనసే చరం అనుమత్యై చరం అతో వేదస్య సత్యం మనోభవత్ అనుస్వర్గం లోకమవిందత్. సత్యగం హవా అస్య మనోభవతి అనుస్వర్గం లోకం విందతి. యేతేన హవిషా విదత్ యౌచైన దేవం వేద స్వప్రజుహోతి. అగ్నయే స్వాహ మనసే స్వాహ అనుమత్యే స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నయే శ్రేష్టకృతే స్వాహేతి తంచరణమబ్రవీర్. ప్రజాపతే చరణేన వేశ్రామ్యసి అహమవై చరణమస్మి మాన్విదస్వ. అథతే సత్యం చరణం భవిష్యతి అనుస్వర్గం లోకం వేత్స్యతీతి. సజేతమాగ్నేయమష్టాకపాలం నిరవపద్ చరణాయ చరం అనుమత్యై చరం. తతో వేదస్య సత్యం చరణమభవత్ అనుస్వర్గం లోకమవిందత్. సత్యగం హవా అస్య చరణం భవతి అనుస్వర్గం లోకం విందతి. యేతేన హవిషా విజతే కౌచైన దేవం వేద సోత్రజుహోతి. అగ్నజే స్వాహ చరణాయ స్వాహ అనుమత్యై స్వాహ ప్రజాపతయే స్వాహ స్వర్గాయ లోకాయ స్వాహాగ్నజే శ్రేష్టకృతే స్వాహేతి. తావా ఏతా పంచ స్వర్గస్య లోకస్య ద్వారః అపాధా అనువిత్తయో నామ తపఃప్రసమాగం రక్షతి. శ్రద్ధా ద్వితీయాం సత్యం తృతీయాం మనశ్చతుర్థీం చరణం పంచమీం అనుహవే స్వర్గం లోకం విందతి. కామచారోస్య స్వర్గే లోకే భవతి. య ఏతాభిరిష్టభిర్విదతే యౌచైనా ఏవం వేద తాస్వం వృష్టి పష్ఠో హి వరాం దద్యాత్ ఖగుంసం చ స్త్రియై చాభారగం సమృద్ధ్యై. బ్రహ్మ వై చతుర్హోతారః చతుర్హోతృభ్యోధిలగ్నో నిర్మితః నైనగం సప్తం నాభిచరితమాగచ్చతి. య ఏవం వేద యో హవై చతుర్హోతృణోతృత్వం వేద అసో పంచహోతృత్వం. సర్వాహాస్మై దిశః కల్పంతే. వాచస్పతిర్హోతా దశహోతృణాం పృథివీ హోతా చతుర్హోతృణాం అగ్నిర్హోతా పంచహోతృణాం పాగ్హోతా షడ్హోతృణాం మహాహవిర్హోతా సప్తహోతృణాం. ఏతద్వై చతుర్హోతృణాం చతుర్హోతృత్వం అథో పంచహోతృత్వం. సర్వాస్మే దిశః కల్పంతే. యేవం వేద ఏషా వై సర్వ విద్యా ఏతద్భేషజం. ఏషా పంక్తి స్వర్గస్య లోకస్యాంజసాయని శృతి. ఏతాయోధ్యైర్దర్శయావత్తరసం స్వరేతి అనపబ్రవః సర్వమాయురేతి. విందతే ప్రజా రాజస్పోషంగోభక్త్యాం బ్రహ్మవర్చసీ భవతి. ఏతానిర్యోధ్యైతి స్పృణాత్యాత్మానం ప్రజాం పితృన్. ఏతాన్ వా అరుణ ఔపవేశర్విదాంచకార. ఏతైరధివాదమపాజయత్ అసో విశ్వం పాత్మానం స్వర్యయౌ. ఏతానిర్యోధ్యైతి అధివాదం జయతి అథో విశ్వం పాప్మానం స్వరేతి. ఏతైరగ్నిం చిన్వేత స్వర్గకామ. ఏతైరాయుష్కామ ప్రజాపశుకామో వా పురస్తాద్దశహోతారముదం చముపదధాతయావత్పదం. హృదయీ పత్న్యౌ చ దక్షిణతః ప్రాంచం చతుర్హోతారం పశ్చాదుదం చం పంచహోతారం ఉత్తరతః ప్రాంచకం షడ్హోతారం ఉపరిష్టాత్ ప్రాంచకం సప్తహోతారం. హృదయం యజోగుంషి పత్న్యశ్చ యథావకాశం గ్రహాన్ యథావకాశం ప్రతిగ్రహాన్ లోకం వృణాశ్చ. సర్వాః స్యేతా దేవతాః ప్రీతా అభీష్టా భవంతి. సదేవమగ్నిం చినుతే రథసంమితశ్చేతవ్యః వజ్రో వీరసః. వజ్రేణైవ పాత్మానం భ్రాతృయజ్ఞస్తృణుతే పక్షస్తంమితశ్చేతవ్యః. ఏతావానవేరసః యావత్ పక్షః రథసంవితమేవ చినుతే ఇమమేవ లోకం పశుబంధేన అభిజయతి. అథో అగ్నిష్టోమేన అంతరిక్షముక్త్యేన స్వరతిరాత్రేణ సర్వాన్ లోకానహీనేన అథో సత్రేణ పరో దక్షిణా పరేణైవ వరగ్గ స్పృణోతి. ఆత్మాహివర ఏకవిపుంశర్దక్షిణా దాది ఏకవిపుంశో వా ఇత స్వర్గో లోక ప్రస్వర్గం లోకమా ఆప్నోతి అథావాదిత్య ఏకవిపుంశ అముమేవాదిత్యమా ఆప్నోతి శతం దాది శతాయుపురుషశ్రతేంద్రియ ఆయుష్ేంద్రియే ప్రతిష్టతి సహస్రం దాది సహస్రసంవిత స్వర్గో లోక స్వర్గస్ లోకస్భిజిత్యై అన్విష్టకం దక్షిణా దాది సర్వాణి వయాగుంసి సర్వ్యాప్యై సర్వ్యావరుధ్యై యజిన విందేత మంథానేతావతో దద్యాదో దనాన్ అశ్నుపేతం కామం యస్మై కామాయాగ్నిశ్చీయతే పష్టోహీన్వంతర్వతేం దద్యాత్ సాహి సర్వాణి వజాగుంసి సర్వస్యాప్యై సర్వస్యావరుధ్యై హిరణ్యం దదాతి హిరణ్యజ్యోతిరేవ స్వర్గం లోకమేతి వాసో దదాతి తేనాయః ప్రజయతే దేహి తృతీయే గజేత త్రిషత్యాహిదేవాః ససత్యమగ్నిం చినుతే తదేతత్ పశుబంధే బ్రాహ్మణం బ్రూయాత్ నేతరేషు యజ్ఞేషు యో హవే చతుర్హోదేన సమనం తర్పయితవ్యాని వేద కృప్యతి ప్రజయా పశుభి ఉపైనగుం సోమపీఠో నమతి ఏ దేవే చతుర్హోతారోన సమనం తర్పయితవ్యా ఏ బ్రాహ్మణా బహువిద తేభ్యో యద్దక్షిణాననయే దురిష్టగ్ని స్యాత్ అగ్నిమస్య వృంజీరన్ తేభ్యో యథా శ్రద్ధం దద్యాత్ స్విష్టమే వైతత్క్రియతే నాస్యాగ్నిం వృంజతే హిరణ్యేష్టకో భవతి యావదుత్తమమంగుళికాండం యజ్ఞపరుషా సంవితం తేజో హిరణ్యం యది హిరణ్యం న విందేత్ శర్కరా అక్తా ఉపదధ్యాత్ తేజో ఘృతం సతేజసమేవాగ్నించనుతే అగ్నిచిత్వాసోత్రామణ్యాగజేతమైత్రావరుణ్యా వా దీర్ఘేణ వా ఏష వ్యుధ్యతే యోగ్నించినుతే యావదేవ వీర్యం తదస్మిన్ దాది బ్రహ్మణ సాయుజ్యగం సలోకతామాప్నోతి ఏతాసామేవ దేవతానాగం సాయుజ్యం సాష్టితాగం సమానలోకతామాప్నోతి యేతమగ్నించినుతే యౌచైనమేవం వేద ఏతదేవ సావిత్రే బ్రాహ్మణం అథో నాచికేతే యచ్చామృతం యచ్చమర్త్యం యచ్చ ప్రాణితి యచ్చన సర్వాస్తాశిష్టకా కృత్వా ఉపకామదుఘాదుధే తేన ఋషిణా తేన బ్రహ్మణా ప్రజాదేవతజాంగిరస్వధ్రువాసీద సర్వాస్త్రియ సర్వాన్ పుంస సర్వన్న స్త్రీ పుమంశయత్ సర్వాస్తా యావంత పాగుంసవో భూమే సంఖ్యాతమాయ సర్వాస్తా యావంత ఊషా పశూనా పృథివ్యాం పుష్ట్యర్హితా సర్వాస్తా యావతీశ్రగతర్వా అప్సందశ్చయాశ్రితా సర్వాస్తా యావతీ శర్కరాధృత్యై అస్యాం పృథివ్యామధి సర్వాస్తా యావంతోష్మానోస్యాం పృథివ్యాం ప్రతిష్టాసు ప్రతిష్ఠితా సర్వాస్తా యావతేర్వేరుధ సర్వా విష్ఠితా పృథివీమన సర్వాస్తా యావతే రోషధీ సర్వా విష్ఠితా పృథివీమన సర్వాస్తా యావంతో వనస్పతయ అస్యాం పృథివ్యామధి సర్వాస్తా యావంతో గ్రామ్యా పశవః సర్వే ఆరణ్యాశ్చయే సర్వాస్తా ఏభ్యుపాదశ్చతుష్పాద అపాద ఉదర సర్పిణ సర్వాస్తా యావదాంజనముచ్యతే దేవత్రాయచ్చ మానుషం సర్వాస్తా యావన్నృష్ణాయ సగం సర్వం దేవత్రాయచ్చ మానుషం సర్వాస్తా యావల్లోహాయ సగం సర్వం దేవత్రాయచ్చ మానుషం సర్వాస్తాంసీ సదం సర్వం ప్రప దేవత్రాయచ్చ మానుషాం సర్వాస్తాం హిరణ్యగం రజతం దేవత్రాయచ్చ మానుషాం సర్వాస్తాం సువర్ణగం హరితం దేవత్రాయచ్చ మానుషాం సర్వాస్తాష్టయాస్తృత్వా ఉపకామదుఃఖాదుధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద సర్వాదిశో దిక్షో యచ్చాంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాష్టయాస్తృత్వా ఉపకామదుఃఖాదుధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద అంతరిక్షం చ కేవలం యచ్చాస్మిన్నంతరాహితం సర్వాస్తాః ఆంతరిక్ష్యశ్చయా ప్రజాః గంధర్వాప్సరసశ్చయే సర్వాస్తాః సర్వానుదారాన్ సలిలాన్ అంతరిక్షే ప్రతిష్ఠితాన్ సర్వాస్తాః సర్వానుదారాన్ సలిలాన్ స్థావరాః ప్రోష్యాశ్చయే సర్వాస్తాంధ్వనిగం సర్వాంధ్వంసాన్ హిమాయచ్చ శీయతే సర్వాస్తాన్మరీచేన విదలాన్ నీహారోయచ్చ శీయతే సర్వాస్తా విద్యుదసర్వాన్ స్తనయత్నాన్ హ్రాదునేర్యచ్చ శీయతే సర్వాస్తా సర్వాశ్రవందే సరిత సర్వమప్సు చరంచయత్ సర్వాస్తాశ్చకోప్యాశ్చనాద్యాముద్రియాశ్చ వేషంతే ఋతప్రాసచేర్యా సర్వాస్తాోత్తిష్టంత జేమోతాశ్చవర్షంత వృష్టయ సర్వాస్తా తపస్తేజ ఆకాశం యచ్చాకాశే ప్రతిష్ఠితం సర్వాస్తాః వాయుం వయాగంసి సర్వాణి అంతరిక్షచరం చయత్ సర్వాస్తాః అగ్నిగం సూర్యం చంద్రం మిత్రం వరుణం భగం సర్వాస్తాః సత్యజ్ఞ శ్రద్ధాంతపోదమం నామరూపం చ భూతానాం సర్వాస్తాష్టకృత్వా ఉపకామదుఃఖాదుధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద సర్వాన్ విభగం సర్వాన్ దేవాన్ దివి యచ్చాంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాష్టకృత్వా ఉపకామదుఃఖాదుధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తజా దేవతాంగిరస్వధ్రువాసీద యవతీస్తారకాస్తర్వా ఆహ వితతారోచనే దివి సర్వాస్తాచోయోగుంషిసామాని అథర్వాంగిరసశ్చలే సర్వాస్తాహాసపురాణం చ సర్పదేవ జనాశ్చలే సర్వాస్తాహోకాయే చాలోకాహ అంతర్భూతం ప్రతిష్ఠితం సర్వాస్తాహ్చ బ్రహ్మ అంతర్బ్రహ్మన్ ప్రతిష్ఠితం సర్వాస్తాహ అహోరాత్రాణి సర్వాణి అర్ధమాసాదిష్ట కేవలాన్ సర్వాస్తాహ సర్వాన్ సర్వాన్ మాసాన్ సంవత్సరం చ కేవలం సర్వాస్తాహ సర్వం భూతకం సర్వం భవ్యం యచ్చాతోధి భవిష్యతి సర్వాస్తాశిషకృత్వా ఉపకామదుఃఖాదుధే తేన ఋషిణా తేన బ్రహ్మణా తయా దేవతయాంగిరస్వధ్రువాసీద ఋతాం ప్రాచీవహతేతి గుచ్యతే యక్షిణామాహుర్యజషామ పారాం అథర్వణామంగిరసాం ప్రతీచే సామ్రామదేచే మహతీతి గుచ్యతే దివిదేవ ఈజతే యజుర్వేదే తిష్టతి మధ్యే అన్నః సామవేదేనాస్తమజే మహీజతే వేదైరసోన్యస్త్రిభిరేతి సూర్యః ఋభ్యో జాతాగుం సర్వశో మూర్తిమాహుః సర్వాగతిర్యాజుషేహైవ శశ్వత్ సర్వం తేజస్సామరూప్యగుంహశ్వత్ సర్వగుంహేదం బ్రహ్మణాహైవ సృష్టం రుభ్యో జాతం వైశ్యం వర్ణమాహుః యజుర్వేదం క్షత్రియస్యాహుర్యోనిం సామవేదో బ్రాహ్మణానాం ప్రసూతిః పూర్వే పూర్వేభ్యో వచ ఏతదూచుః ఆదర్శమగ్నిం చిన్వాదాః పూర్వే విశ్వసృజోమృతాః శతం వర్షసహస్రాణి దీక్షితాః సత్రమాసత తప ఆసీత్ గృహపతిః బ్రహ్మభ్రహ్మాభవస్వజ్వసృజ ఆసత అమృతమేభ్య ఉదగాయత్ సహస్రం పరివత్సరాన్ భూతగం ప్రస్తోతేషామాసీత్ భవిష్యత్ ప్రతిచాహరత్ ప్రాణో అధ్వర్యురభవత్ ఇరగం సర్వగుంసిషాసతాం అపానో విద్వానామృత ప్రతి ప్రాతిష్టదధ్వరే ఆర్తవా ఉపఘాతార సదస్యాతవోభవన్ అర్ధమాసాశ్చమాసాశ్చ చమసాధ్వర్యవోభవన్ అశకం సద్బ్రహ్మణస్తేజ అచ్చావాకోభవద్విష ఋతమేషాం ప్రశాస్తాసీత్ యద్విశ్వసృజ ఆసత ఊర్గ్రాజానముదవహత్ ధ్రువగోపస్థోభవత్ ఓజోభ్యష్టౌద్రావిణ యద్విశ్వసృజ ఆసత అపచతిపోత్రైజామగజత్ మేష్ట్రైజామగజత్షి తాగ్నేభ్రాద్విదుషీ సత్యాం శ్రద్ధాహైవాయజత్స్వయం ఇరాపత్నీ విశ్వసృజా ఆగోతిరపి నడ్డవిః యుధ్మగుం హక్షుచ్చైభ్య ఉగ్రే కృష్ణాచావహతాముభే వాగేషాగుం సుబ్రహ్మణ్యాసీద్ ఛందో యోగానది కల్పతంత్రాణి సంవానాః సర్గస్థాశ్చ సర్వశః అహోరాత్రే పశుపాల్యౌ ముహూర్తా ప్రేష్యా అభవన్ మృత్యస్తదభవద్ధాతా స్మితోగ్రో విశాంపతిః విశ్వసృజ ప్రథమా సత్రమాసత సహస్రసమం ప్రసుతే నయంతః తతోహరగ్నే భువనస్య గోపాః హిరణ్మయశ్చకు నిర్బ్రహ్మనామ యేన సూర్యస్తపతి తేజసేభ్యః పితా పుత్రేణ పితృమాన్ యోనియోనౌ నావేదమిన్మను ఏతం బృహంతం సర్వానుభవమాత్మానగం సంపరాయే ఏష నిత్యోపహిమా బ్రాహ్మణస్య న కర్మణా వర్ధతే నోకనీయాన్ తస్యైవాత్మా పదవిత్తం విదిత్వా న కర్మణా లిప్యతే పాపకేన పంచపంచాశత త్రివృతః సంవత్సరాః పంచపంచాశత పంచదశాః పంచపంచాశత సప్తదశాః పంచపంచాశత ఏకవిగుంశాః విశ్వసృజాగుం సహస్ర సంవత్సరం ఏతేన వై విశ్వసృజ ఇదం విశ్వమసృజంత యద్విశ్వమసృజంత తస్మాద్విశ్వసృజ విశ్వమేనానను ప్రజాయతే బ్రహ్మణ సాయుజ్యగుంసలోకతాయంతి ఏతాసామేవ దేవతానాగుంసాయుజ్యాం సాష్టితాగుంసమానలోకతాయంతి య ఏతదుపయంతి ఏ చైన ప్రాహుః ఏభ్యశ్చైన ప్రాహుః ఓం హరిః ఓం ఇతి తైత్రియకాడక తృతీయ ప్రశ్న సమాప్తః